Well, as it is, a quote, No mercy. Mara zile kodi kodi. వాసవాది సగల దేవ వంది దయ Yeah. το τσόπε. Δέσε, κάθε κυρενούτε του ρουκούδε αιτιάνε βάλτε τα βίτρε. Thank you. Whatever.